ఇరవై కర్మఫలప్రద కృతానాం కర్మణాం సం భా కర్మఫలప్రదా కాలాంతర భావి ఫలప్రదానే అదృష్టం కారణమితి అని స్వరశంకర. పన్నెండు నుంచి తొమ్మిది వరకు అరవై ఐదు సఖల అరవై ఆరు శంకర గ్రంథరత్నావళి జడానాం సుక్మానా మీమాంస కాదిమతం తన్నమదృష్టానాం చేతన ధర్మ కర్మఫలప్రదాన సామార్థ్య యోగాత్ కృతానాం కర్మణాం సలావశ్యం భావే కర్మాధ్యక్ష ఇతి శ్రుతేః మయేవ విహితాన్ హితాన్ ఇతి స్మృతేశ్చ ఫలమత ఉపప ఇతి న్యాయచ్చ పరదేవతా కర్మఫలప్రదా ఓం కర్మఫలప్రదాయై నమః. ఆం వి జీవులనచ్చిన పుణ్య పాపరూప కర్తలకు భావి కాలమున ఫలము నొసగుటయ్యందు అదృష్టము కారణమని నిరీశ్వర పూర్వమీమాంసాది శాస్త్రములు చెప్పుచున్నవి. కాని అట్లు చెప్పుట సంగతము కాదు. ఏలన జడములు సూక్ష్మములునైన అదృష్టములకు చేతనధర్మమైన కర్మఫల ప్రదాతృత్వ సామర్థ్యము పొసగదు. కావున జీవులు తామునచ్చిన కర్తలకు ఫలము తప్పనిసరిగా అనుభవించు విషయమున చేతన పురుషుడే కారణము గావలేను. కర్తాధ్యక్ష తి జీవులు చేయు కర్మలకు పరమేశ్వరుడు అధ్యాత్తుడై ఫలము నొసగు నను శృతివచనము వలన. మయైన విహితాన్ హీ బ్రౌన్ నాచేత నిహితములైన కరఫలములను కర్తయగు జీవుడనుభవించుచున్నాడను గీతావచనము వలన. ఫలమత ఉపప పరమేశ్వరుని చైతన్యము వలననే ఫలము లభించుచున్నదను న్యాయము రాయనుని సూత్రము వలన పరమేశ్వరియే కర్మఫలప్రదాత్రి తీ బాధ ఎని తెలియవలెను. కర్మజడముగాన ఫలప్రాపక సామర్థ్యము లలితా త్రిశతీ భాష్య అరవై ఏడు పలేదు శుద్ధ చైతన్యము నిష్క్రియముగాన సకర్తృత్వధరములేదు. కావున పరమేశ్వరయిని చైతన్యస్వరూపిణి చిచ్చక్తి యైన పరా ఫలప్రదాత్రి యవుచున్నదిగాన ఆ జగన్నాథర్మ ఫలప్రదా ఎను నామన్వర్థము. కారుగుపా చైకాశ్రేకానికాక్షరకృతి అత ఐదు తదిత్య రేస్యా చైకానందచిదాకృత్య ఐదు